ఓం శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం మొదటి భాగము అనువాదకులు శ్రీ సదానంద భారతీ ప్రణవాశ్రమము గుడివాడ గురువందన గురుర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ నిర్వికల్పానంద భారతీ స్వాములవారు ప్రణవాశ్రమము గుడివాడ. ఉపోద్ఘాతము. ఓం నారాయణ పరో వ్యక్తదండమవ్యక్ సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపా చ మేదిని. అనగా అవ్యక్తము వలన అనగా మాయ వలన శ్రీనారాయణుడను ఆదిపురుషుడు సర్వకాల సర్వావస్థలయందును అగోచరుడు. అవ్యక్తమైన ప్రకృతి నుండి ఈ బ్రహ్మాండము ఏర్పడినది. ఈ భూ భువః మొదలగు సర్వలోకములు మరియు ఏడు ద్వీపములుగా ఏర్పడియున్న భూగ్రహమును ఆ బ్రహ్మాండమునందే ఏర్పడియున్నవి. ఆ భగవంతుడు తన మాయచేత ఈ జగత్తును రచించి దీనిని చక్కగా పాలించవలైనను కోరిక కలిగి ముందుగా మరీచి మొదలగు ప్రజాపతులను సృష్టించి వారికి వేదోక్తములైన ప్రకృతి రూపమైన ధర్మమును కలుగునట్లుగా చేసెను. అటు తరువాత వారికంటే భిన్నముగా అనగా వేవుగా సనక సనందనాది ఋషులను సృష్టించి వారికి జ్ఞానము మరియు దానిచే కలుగు వైరాగ్యము లక్షణముగా కలిగిన నివృత్తి ధర్మమును అనగా జ్ఞానయోగమును బోధించెను. ఈ విధముగా వేదములందు చెప్పబడిన ధర్మము రెండు విధములుగా యున్నది. ఒకటి ప్రవృత్తి రూపధర్మము, రెండవది నివృత్తి రూపమైన ధర్మము. ధర్మం సహజంగానే చాలా గొప్ప వ్యవస్థ. ఏలేనా? అది జగత్తు యొక్క ఉత్పత్తికి, స్థితికి, సర్వప్రాణుల ఔన్నత్యానికి, చివరకు మోక్షమునకు కూడా కారణరూపమైనది. అంతేగాకుండా సర్వప్రాణుల సంరక్షణను కోరునటువంటి బ్రాహ్మణాది వర్ణాశ్రమ వ్యవస్థ ద్వారా కాపాడునదే ధర్మం. కొంతకాలానికి ధర్మానుష్ఠానము అనగా ధర్మానుసరముగా చరించు మానవుల అంతఃకరణమునందు ధర్మభావము నశించి కామభావము ఉత్పన్నమైనది. ఆ కామభావ వికాసము వలన వివేక విజ్ఞానాదులు తరిగిపోయినవి. ఆ విధంగా ధర్మదృష్టి తరిగినందున అధర్మబుద్ధి పెరగనారంభించింది. అప్పుడు జగత్తు యొక్క స్థితిని కాపాడుటే కర్తవ్యముగా కలిగియున్న ఈ జగత్తుకు ఆదికర్త అయిన నారాయణుడను పేరుగల శ్రీ విష్ణు భగవానుడు భూలోకమునందలి బ్రహ్మను అనగా భూదేవతలు అనగా బ్రాహ్మణుల యొక్క బ్రాహ్మణత్వమును శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 111 రక్షించుట కొరకై శ్రీ వాసుదేవుడు మరియు దేవకీ దంపతుల గర్భము నుండి తన యొక్క అంశతో అనగా లీలా విగ్రహ రూపముతో శ్రీకృష్ణుని రూపమున అవతరించినాడు. ఇది అతి ప్రసిద్ధమైన విషయము. బ్రాహ్మణత్వమును రక్షించుట ద్వారానే వైదిక ధర్మము సురక్షితముగా మనగలదు. ఏలేనా? వర్ణాశ్రమాది వ్యవస్థ ఆ వైదిక ధర్మమునందే ఇమిడియున్నది. ఆ భగవంతుడు జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి బలము, వీర్యము, తేజస్సు మొదలగువానితో సదా సంపన్నుడైయున్నవాడై యున్నప్పటికీ అజుడు అనగా జన్మమరణములు లేనివాడై సమస్త భూతములకు అనగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ మొదలగు వాటికన్నింటికీ ఈశ్వరుడు అనగా అధిపతియే ఉండియు నిత్యశుద్ధుడు అనగా ఎటువంటి మలినములు అంటనివాడు. బుద్ధుడు అనగా జ్ఞానమే రూపముగా గలవాడు. ముక్తుడు అనగా ఇతరమైన ఏ వస్తువుతోడను ఎటువంటి సంబంధము లేనివాడైయున్నాడు. అయినప్పటికీ తన యొక్క త్రిగుణముల సత్వ, రజ, తమతో కూడియున్న మూల ప్రకృతిగా యున్న వైష్ణవి మాయను తన వశమునందుంచుకొని లీలగా అనగా ఉండియు లేనట్లుగా సాధారణ శరీరధారులకు జీవుల వలె జన్మించినట్లుగాను జీవులందరినీ అనుగ్రహిస్తున్నట్లుగాను అవతరించియున్నాడు. తనకు వ్యక్తిగతముగా ఎటువంటి ప్రయోజనము లేకుండినను భూతములపై దయచూప తలంచినవాడై అనగా ఎక్కువ మంది గుణవంతులైన పురుషుల ద్వారా గ్రహించబడియున్న మరియు అట్టివారిచే ఆచరించబడుచున్న ధర్మము అత్యధిక ప్రచారము పొందునన్న భావము కలవాడై శోకమోహ రూపమైన సముద్రమునందు మునిగియున్న అర్జునునకు లోకులకు రెండు విధములైన అనగా ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము ధర్మములను బోధించెను. ఆ విధముగా పై రెండు విధములగు ధర్మములను భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణుడు అర్జునునకు ఎలా బోధించెనో అలా యథాతథంగా అనగా ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా సర్వజ్ఞుడైన మరియు భగవత్స్వరూపుడైన వేదవ్యాసుల వారు 700 శ్లోకములతో అనుగ్రంథ రూపమున వెలయించియున్నారు. ఈ గీతాశాస్త్రము సర్వవిధముల సారసంగ్రహమైయున్నది. అందుచే దీనిని సక్రమముగా అర్థము చేసుకొనుట చాలా కఠినమైన పని అయి ఉన్నది. అలా అయినప్పటికీ కూడా ఆ గూఢార్థమును ప్రకటించుటకు అనేకులైన పండితమ్మన్యులు పదచ్ఛేదము పదార్థము శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం ఫర్ వాక్యార్థము మరియు ఆక్షేప సమాధాన పూర్వకమైన వ్యాఖ్యానములు ఈ గ్రంథమునకు రచించియున్నారు. అలా అనేకములైన వ్యాఖ్యానములు చెప్పబడియున్నప్పటికీ లోకభావముతో నిండియున్న మనస్సులు గల మానవులు ఆ గీతాశాస్త్రమునకు అనేక విధములుగా అనగా అత్యంత పరస్పర విరుద్ధములైన అర్థములను గ్రహించుచుండగా చూచి ఆ గ్రంథమునకు వివేకముతో కూడియున్న అర్థమును నిశ్చయించదలంచి నేను అనగా శ్రీశ్రీశ్రీ జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు సంక్షిప్తముగా ఈ వ్యాఖ్యానమును రచించి తిని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గీతాశాస్త్రము యొక్క ప్రయోజనము లోక కళ్యాణమే అనగా కారణ సహితముగా ఈ ప్రాపంచిక వాసనలను తొలగించుటయే. ఆ పరమ కళ్యాణమేమనగా సర్వకర్మ సన్యాస పూర్వకమైన మోక్షమును పొందుటకు గీతయందు చెప్పబడిన ఆత్మజ్ఞాన నిష్ఠారూపమైన ధర్మము సాధనముగా లభించుటయే. ఈ గీతార్థ రూపమైన ధర్మమును లక్ష్యముగా తలంచియే స్వయముగా బ్రహ్మపదమును అనగా మోక్షమును పొందుటకు గీతేందు చెప్పబడిన జ్ఞాననిష్ఠతో కూడియున్న ధర్మమే అన్ని విధముల సామర్థ్యము కలిగియున్నదని భగవంతుడు చెప్పియున్నాడు. ఇంతేకాకుండా ఎవ్వడు ధర్మమును ఆచరించునో లేక ఆచరించుకయుండునో మరియు ఎవ్వడు శుభాశుభములతో సంబంధము లేకయుండునో మరియు ఎవ్వడు ఏ విషయమును గురించి కొంచెము కూడా ఆలోచించక నిర్విచారముగా ఉండునో అలా ఉండియు ఈ సమస్త జగత్తునకు ఆధార స్వరూపుడైన ఆ బ్రహ్మ భావముతో కూడియుండునో అతడు ఆ బ్రహ్మమునే పొందును అని కూడా చెప్పియున్నాడు. ఇంకా ఏం చెప్పాడంటే సన్యాసమే జ్ఞానమునకు లక్షణము లేక గుర్తు అని కూడా చెప్పియున్నాడు. ఇచ్చట కూడా అనగా ఈ గీతాశాస్త్రమునందు కూడా చివరకు అర్జునునితో సర్వధర్మములను పరిత్యజించి నాయందే శరణు పొందుము, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజగి 18.66 అని చెప్పియున్నాడు. అభ్యుదయం అనగా సాంసారిక ఔన్నత్యమే దేనికి ఫలమో అటువంటి ప్రవృత్తి రూపమైన ధర్మము వర్ణములను ఆశ్రమ వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుని చెప్పబడినదో ఆ ధర్మము స్వర్గాదులను పొందడానికి మాత్రమే సాధనమై యున్నప్పటికీ ఫలమును పొంద శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం వలేను అను కోరిక లేకుండా కేవలము ఈశ్వరార్పణ బుద్ధితో ధర్మము చెప్పినట్లుగా కర్మలు చేసినను ఆ కర్తకు అంతఃకరణ శుద్ధి కలుగును. మరియు ఆ విధముగా శుద్ధమైన అంతఃకరణము గల పురుషునకు ఆ ప్రవృత్తి రూపమైన ధర్మాచరణము జ్ఞాననిష్టకు అవసరమైన యోగ్యతను కలిగించి అటు తరువాత జ్ఞానమును కలిగించుటకు సాధనముగా ఉన్నందువలన అతని అభ్యుదయమునకు కారణరూపముగా ఉంటుంది. పై అర్థమునే లక్ష్యముగా ఎంచుకొని ఇక ముందు చెప్పబోవునదేమనగా కర్మలను కర్మఫలములను బ్రహ్మమునకే అర్పించండి. యోగులైన వారు కూడా ఫలాసక్తిని వదలి ఆత్మశుద్ధి అనగా అంతఃకరణ శుద్ధి కొరకు కర్మలు చేయుదురు. లోకమునకు పరమ కళ్యాణకరమైన ఈ రెండు విధములైన అనగా ప్రవృత్తి ధర్మము మరియు నివృత్తి ధర్మము ధర్మములను మరియు ఈ గ్రంథమునకు లక్ష్యభూతమైన వాసుదేవుడను పేర్గల పరబ్రహ్మ స్వరూపమైన ఆ పరమార్థ తత్వమును విశేషముగా అనగా ముఖ్యముగా ప్రకటించినటువంటి ఈ గీతాశాస్త్రము అసాధారణమైన ప్రయోజనము, అసాధారణమైన సంబంధము మరియు అసాధారణమైన విషయమును కలిగియున్నది. ఇటువంటి ఈ గీతాశాస్త్రము యొక్క అర్థమును చక్కగా ఎదిగిన వారికి సంపూర్ణ పురుషార్థము సిద్ధించును. అర్ధ కామ ధర్మ మోక్షములు పురుషార్థములు. అందుచేత దీనిని వ్యాఖ్యానించుటకు నేను ప్రయత్నించుచున్నాను. ఇట్లా శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం ఓం గ్రంథ ప్రవేశము మన దేశము భారతదేశము. ఇది చాలా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన దేశము. ఈ దేశమునందు మన పూర్వీకులైన ఎంతో మంది ఋషులు, పండితులు, మహాత్ములు, కవులు, గాయములు మొదలగు వారందరూ వారి మాటల ద్వారాను ఆటలు, నాటకములు మరియు పాటల ద్వారాను ప్రపంచమంతటను ఇందుగల డందువేడను సందేహము లేకుండా సర్వమునందును నిరాకార రూపమున వ్యాపించియున్న భగవత్ తత్వమును మరియు ఆ తత్వమునందే కల్పించబడిన ప్రకృతి వర్ణనముల ద్వారా మన ముందు సాక్షాత్కరింపజేయుటకు ప్రయత్నించియున్నారు. ఆ ప్రయత్నముల ఫలములే మన వేదములు అనగా శృతులు, స్మృతులు, కావ్యములు మొదలగునవి. ఆ ప్రయత్నములలో ఒక మహదంశమే శ్రీమద్భగవద్గీత. శ్రీకృష్ణుని రూపమున ప్రత్యక్షమైన ఆ సర్వవ్యాపక భగవత్తత్వమే మహాభారత యుద్ధారంభమునందు యుద్ధ విముఖుడైన అర్జునునకు పాడి వినిపించిన గీతముల సమూహమే ఈ శ్రీమద్భగవద్గీత. ఆ భగవంతుని యందు మాయచే కల్పించబడిన ఈ ప్రకృతి అంతయు అనగా పంచభూతములు ఆ భగవంతుని స్వరూపమున ఉన్న ఆయన సంపదయే. అనగా ఈ సంపద రూపమైన ప్రకృతి అంతయు ఆ భగవంతుని రూపమే, ఆ భగవంతునిదే. దీనికి మరియొక యజమాని అనగా ఈ ప్రపంచమును నాది అనువాడు మరియొకడు ఈ ప్రపంచమునందు లేడు. కర్తన్నెను సమస్త భూతములకున్ కౌంతేయ సర్వములో వర్తింతింతున్ అని చెప్పియున్నాడు ఈ శ్రీమద్భగవద్గీతయందే. మయతతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మతాని సర్వభూతాని నచాహం తేష్వవస్థితః అని కూడా చెప్పియున్నాడు. ఆ సర్వము తానే అయి ఉన్న భగవంతుని మానవ దేహధారి అయిన జీవుడు ఆత్మ ఎలా తెలుసుకొనగలడో లేక పొందగలడో ఈ భగవద్గీతయందు అనేక విధములుగా చెప్పబడియున్నది. భగవంతుని పొందుటకు అన్నిటికంటే ముందుగా ధర్మాచరణము ముఖ్యము. ఆ ధర్మము రెండు విధములైనది, ఒకటి ప్రవృత్తి మార్గము, రెండు నివృత్తి మార్గము. ఈ రెండు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం సేవన్ విధములైన మార్గములు గీతేందు స్పష్టముగా చెప్పబడినవి. కాని చివరకు భేదమంతము తొలగి నివృత్తి మార్గమే సర్వవిధజనులకు మోక్షప్రదమని తేల్చి చెప్పబడినది. భగవంతుని పొందు మార్గమే ధర్మము. ఆ ధర్మమును ఆయనయే స్థాపించినాడు. ఆ కారణముగా ఆ ధర్మమును చెడకుండా కాపాడుటకే ఆ నిర్వికార స్వరూపుడైన పరమేశ్వరుడు మానవ శరీర రూపమైన దేహమును ధరించి అనగా నామరూపములు కలిగి ఆ ధర్మమును తిరిగి స్థాపించుచుండును. ఈ విధముగా ఆయనచే స్థాపించబడిన ధర్మముననుసరించి మానవులందరూ నాలుగు వర్ణములుగా విభజింపబడినారు. అలా విభజింపబడుటకు వారి వారి స్వభావములు మరియు గుణ సంగ్రహముననుసరించి ఏర్పడిన కార్యప్రవృత్తియే కారణము. చూ గీవ్. 4.13 చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ తస్య కర్తారమపి మాం విద్యకర్తార మవ్యయం. 1 అనగా బ్రాహ్మణ క్షత్రియాదులను 4 వర్ణములు సత్వాది గుణముల యొక్కము ఆ గుణముల కారణముగా చేయబడు కర్మల యొక్కము విభజననుసరించి నాచే చేయబడినవి. ఆ 4 అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములు గీతయందు చెప్పబడిన గుణత్రయ విభాగ యోగమునందు ఏ విధముగు గుణములతో కూడియున్న మనోబుద్ధులు గలవారు ఏవణము వారిగా చెప్పబడినారో ఆ వివరణమంతయు ఆ యోగమునందు చెప్పబడినది. స్థూలముగా సత్వగుణము అధికముగా గలవారు బ్రాహ్మణులు, రజోగుణము ఎక్కువగా కలిగియున్నవారు క్షత్రియులు, రజోగుణముతో పాటు తమోగుణము కూడా కలిగియున్నవారు వైశ్యులు, తమోగుణమే అధికముగా యున్న బుద్ధులు గల మానవులు శూద్రులు. ఈ విధముగు గుణభేద కారణముగా స్వభావభేదము, స్వభావభేద కారణముగా కర్మభేదము, కర్మభేదము కారణముగా పాపపుణ్య సుఖదుహక జన్మమరణ స్వర్గనరక భేదములు కలుగుచున్నవి. వీటినన్నింటినీ తొలగించుకుని జీవుడు అనగా మానవుడు సుఖ దుహక జన్మమరణ పాపపుణ్య స్వర్గనరకముల నుండి తప్పించుకుని జన్మరాహిత్యమును అనగా మోక్షస్థితిని ఎట్లు పొందగలడో ఈ గ్రంథమునందు 4 వర్ణముల వారికి సాధ్యయోగ్యములైన వేగు వేగు సాధనా మార్గములు బోధించబడినవి. శ్రీమద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం ఎట్, వాటిలో 1 సాంఖ్యము అనగా జ్ఞానమార్గము, 2 కర్మమార్గము, 3 యోగమార్గము, 4 ధ్యానమార్గము, 5 భక్తి మార్గములు ముఖ్యమైనవి. అందరూ తమ తమ గుణభేదము మరియు ఆ భేదము కారణముగా కలిగిన స్వభావభేదము కారణముగా ఒకే మార్గమున పయనించి జన్మ మరణ రాహిత్య రూపమైన ముక్తస్థితిని పొందజాలరు. కావున ఏ గుణ ప్రధానమైన స్వభావము గలవారు ఏ మార్గమున పయనించి ఆ మోక్షస్థితిని పొందగలరో ఆ వివరమంతయు పైన చెప్పబడిన 5 మార్గములను బోధించు యోగములయ్యందు చెప్పబడినది. 1 కర్మ మార్గము అనగా కర్మయోగము. సాధారణముగా ఈ కర్మ మార్గము ముఖ్యముగా గృహస్థులే జీవనము గడుపు వారలకు చెప్పబడినది. దీనినే ప్రవృత్తి మార్గమని చెప్పుదురు. ప్రవృత్తి అనగా ప్రాపంచిక విషయములయందు అభిరుచి కలిగియుండుట. కాని గీతేందు మాత్రము ఈ ప్రవృత్తి విషేక కర్మమార్గము గూడా క్రమక్రమముగా చివరకు ఆ సర్వవ్యాపక పరబ్రహ్మతత్వమును పొందింపజేయు నివృత్తి మార్గమునందే లయమైపోవును అని చెప్పబడినది. కర్మకు మోహమే అనగా భ్రాంతి అనగా అజ్ఞానమే కారణము. అజ్ఞాన దశలో మానవుడు సత్పదార్థ సాక్షాత్కారమును పొందగల సామర్థ్యము లేక భ్రాంతి జన్యములైన భౌతిక విషయముల వస్తువుల ద్వారా సుఖములు పొందవలేనని ప్రయత్నిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానికి కూడా కర్మలు చేయగా చేయగా అనుభవము ద్వారా అవన్నీ తనకు ఎటువంటి శాశ్వత ఆనందమును ఇవ్వజాలవని తోచు జ్ఞానము కలుగును. అట్టి ధ్యానము కలిగినప్పుడు నిజమైన ఆనందమును ఇవ్వజాలని కర్మలు చేయుట తనంతట తానుగానే మానివేయును. ఆ విధముగా తన అనుభవజన్య జ్ఞాన బలంతో ప్రాపంచిక విషయములకు దూరమై తన యొక్క నిజస్వరూపమును గుర్తించి మోక్షస్థితిని పొందును. కావున ఈ విధముగా కర్మ మార్గము కూడా చివరకు నివృత్తి అందే లయమైపోవును. 2 భక్తి మార్గము, అట్లే భక్తి మార్గము కూడా ఆరంభదశలో అజ్ఞానము చేత జీవుడు తాను వేచు ఈ ప్రపంచమునకు కారణస్వరూపుడైన భగవంతుడు వేణునియు తాను దుర్బలుడననియు తనకు కలుగు సుఖదుఖములన్నీయు ఆ భగవంతుని దయ తనపై లేనందువలననే కలుగుచున్నవనియు తాను జన్మజరామరణములు గలవాడననియు ఆ శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 9 సర్వేశ్వరుడు సర్వవిధ సంపన్నుడనియు ఆయనను ఆరాధించు భక్తులకు ఆయన సర్వవిధ సౌఖ్యములతో పాటు రక్షణ కూడా కలుగజేయుననియు, ఇంకా జన్మజరామరణముల నుండి తప్పించుననియు ఒక భ్రాంతి జన్యమైన విశ్వాసమును ఏర్పరచుకొనును. ఈ విధముగు భక్తిభావము కూడా అనేక విధములుగా ఉండును. నారద భక్తి సూత్రములు మరియు భాగవత సిద్ధాంతముననుసరించి ఈ భక్తి భావము 9 విధములుగా ఉండునని చెప్పబడినది. తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు నాత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్ఞానుడైయుండుట భద్రమంచుదలతున్ సత్యంబు దైత్యోత్తమ చూ భాగా సాస్కం. ఈ 9 మార్గములలో ఏ మార్గమున భగవంతుని వైపుకు పయనించినా, అయితే ఎలా పయనించాలంటే మనసావాచా కర్మణ నాకు ఆ భగవంతుడే సర్వస్వము, ఆయనయే నాకు దిక్కు, ఆయన దయను పొందియే ఆయనచే స్థాపించబడిన ధర్మ మార్గమున పయనించియే నేను సర్వవిధ దుహఖముల నుండి ముక్తిని పొందగలను, అంతకంటే వేవు మార్గము లేదు, లావుక్కింతయు లేదు. ధైర్యము విలోలంబయ్యే బ్రాణంబులన్ థావుల్డప్పెను మూర్ఛవచ్చే ధనువుండస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప నితహపరం వెరుగన్ మన్నింపదగున్. దీనిని రావే ఈశ్వర కావవేవరద సంరక్షింపు భద్రాత్మక గడొట్మో. 74 వని తలంచి ఆయనను సేవించితే అదెట్లన? భక్తుడైనవాడు బలిమి విశ్వము వీడు దిక్కులేక తుదకు దీనుడగును. హరిని జేరగోరు హాయని చింతిల్లు. అటువంటి భక్తునికి ఆ భగవంతునితో తాదాత్మ్యభావము కుదిరి సాలోక్యముక్తియో సామీప్యముక్తియో లేక భక్తిభావ తీవ్రతననుసరించి సారూప్యముక్తియో అనగా జన్మ మరణ రాహిత్య రూపమైన బ్రహ్మస్వరూపముగా ఉండు స్థితియో లభించును. ఈ విధముగా భక్తి మార్గము కూడా చివరకు సర్వకర్మ సన్యాస ఫలరూపమైన మోక్షమునే కలిగించును. అట్లే యోగ ధ్యాన మార్గములు కూడాను శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం ఏక్స్. కాని జ్ఞాన మార్గము ఆ ఇతర మార్గముల వంటిది కాదు. ఇది నిత్యానిత్య వస్తువు. వివేకము ద్వారా జీవునికి అజ్ఞాన కారణముగా గల ప్రాపంచిక విషయ వాసనలనన్నింటినీ సమూలముగా నశింపజేయును. ఎప్పుడైతే జీవుడు తన పూర్వపుణ్యకర్మల సంస్కార బలముతో మాయా కల్పిత ప్రపంచము యొక్క లేమిని తెలుసుకునునో అప్పుడే అతనికి తన యొక్క నిజమైన శాశ్వతమైన వికారరహితమైన జన్మ జరా మరణరహితమైన అపరోక్షానుభూతి కలుగుతుంది. అప్పుడు ద్వైతభావమంతయు నశించి సర్వకర్మ సన్యాసము ద్వారా అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ మొదలగు సత్వానుభూతి కలుగుతుంది. తద్వారా ప్రాపంచిక విషయములయందు చివరకు తన దేహమునందు కూడా దేహమేనేనను భ్రాంతి కూడా తొలగి తాను మాత్రమే మిగిలి ఉంటాడు. అప్పుడు దేనియందు మోహము లేక శుద్ధుడై వికారరహితుడై పరబ్రహ్మ స్వరూపుడుగా మిగిలి ఉంటాడు. అదియే మానవుని జీవుని పురుషార్థము. అదియే పరమానంద స్థితి. అదియే అపరోక్షానుభూతి. అదియే జన్మమరణములు లేని మోక్షస్థితి. ఈ విషయమునే శ్రీమద్భగవద్గీతకు శ్రీశంకర భాష్యం యథాతథం అను ఈ గ్రంథము బోధించుచున్నది. జీవుడు ముందుగా ధర్మబుద్ధి గలిగి ఈశ్వరుని ద్వారా తనకు లభించిన కర్మాధికారమును అనుసరించి ఫలాపేక్షలేని బుద్ధితో కర్మలు చేయుచుండినచో అతనికి ఆ కర్మల ద్వారా ఎటువంటి సుఖదహకములుగాని పుణ్యపాపములుగాని అంటక పర్యవసానముగా జ్ఞానోదయము కలిగి దాని ద్వారా స్వరూప సాక్షాత్కారము కలుగును. ఇదియే శ్రీమద్భగవద్గీతయందు చెప్పబడినదని శ్రీశంకరాచార్యుల వారు తన భాష్యము ద్వారా విశదీకరించియున్నారు. సమస్త గీతారహస్యమును గ్రంథోపసంహారము అను శీర్షికతో తన భాష్యములో అంతర్భాగముగా గ్రంథము యొక్క అంత్యభాగమున చక్కగా సమీక్షించియున్నారు. ఇటువంటి సమీక్ష ఇంతవరకు ఏ గీతా వ్యాఖ్యాత గూడ చేసియుండలేదు. శ్రీ శంకరుల వారు నిర్ద్వందముగా గీత ధర్మాన్ని వదలకుండానే నివృత్తి మార్గమును బోధించుచున్నదని స్పష్టపరచియున్నారు. అటువంటి అతి స్పష్టము, సరళము, సర్వజనాను బోధకము అయిన శ్రీశంకర భాష్యమును నా శిష్యుడైన శ్రీ సదానంద భారతి సులభముగా సర్వులకు విశదముగా అర్థమగునట్లుగా ఆంధ్రభాషలోనికి అనువదించుట నాకెంతో ఆనందమును కలుగజేసినది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 11. ఈ శ్రీ సదానంద భారతి తన పూర్వాశ్రమమునందు డాక్టరు బండ్లమూడి ఆంజనేయులుగా లోకవిదితులు. ఆయన హిందీ, తెలుగు, సంస్కృతము మరియు ఇంగ్లీషు భాషల చక్కని పరిచయము గలవారు. హిందీ భాషయందు భక్తితత్వమునకు సంబంధించి తులసికా వ్యక్తిత్వ అను పరిశోధన గ్రంథమును వ్రాసి ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి PH.D. డిగ్రీని, దానితో పాటుగా విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘము వారి నుండి గొప్ప అవార్డును కూడా పొందిన విద్వాంసులు. అంతేగాక కాలేజీ లెక్చరర్గా సుమారు 40 సంవత్సరములు బాలబాలికలకు విద్యాబోధగా వించి వారిలో ఎందరినో విద్వాంసులుగా తీర్చిదిద్దిన మహోధ్యాపకులు. ఈ అనువాదమునకు పూర్వము చాలాకాలముగా సుమారు 12 సంవత్సరముల నుండి మా ఆశ్రమము నందుచేరి అద్వైత తత్వమునకు సంబంధించిన వివేక చూడామణి, భారతీయ తత్వశాస్త్రము, ఉపదేశ సహస్రి, మహావాక్యదర్పణము, సర్వవేదాంతసార సంగ్రహము, వేదాంత పంచదశి, నైష్కర్వసిద్ధి, మాండూక్య, శ్వేతాస్వర, కఠ, తైత్తరీయ, బృహదారణిక, ఛాందోగ్య, ఐతరేయ, ప్రశ్న, ఈశావాస్య మొదలగు ఉపనిష గ్రంథములు, మహాభారత, రామాయణ, శ్రీమదాంధ్ర మహాభాగవతాది స్మృతి గ్రంథములు ఎంతో శ్రద్ధాభావముతో పఠించి చిత్తశుద్ధిని పొందిన తత్వవేత్తలు. ఆ కారణముగా జీవనవేదము, రామరాయ శతకము, జ్ఞానోపనిషత్తు పాటలలో సమస్తమైన అద్వైత తత్వమును తెలుపు అమృత బిందువులు. హిందీలో కళాకార్ కా వ్యక్తిత్వ ఔర్ కావ్యమే ఉస్కీ అభివ్యక్తి మొదలగు అనేక గ్రంథములు వ్రాసిన పండితులు. ఈ శ్రీమద్భగవద్గీత శ్రీశంకర భాష్యం యథాతథం అను ఈ అనువాద గ్రంథము పండితులకు, తత్వవేత్తలకు మరియు సామాన్యులకు కూడా గీతా రహస్యమును ఆంధ్రభాష ద్వారా తేట తెల్లముగా తెలియజేయగలదని ఆశించుచూ నా శిష్యుడైన శ్రీ సదానంద భారతిని ఇంత మంచి కార్యమును చేయుటకు శ్రమించినందులకు హృదయపూర్వకముగా ఆశీర్వదించుచున్నాను. ఇట్లు శ్రీశ్రీశ్రీ నిర్వికల్పానంద భారతీ స్వాములు ప్రణవాశ్రమము గుడివాడ మార్చి 10, 2002 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 1. ఓం కృతజ్ఞతలు. శ్రీమద్భగవద్గీత ఒక అత్యద్భుతమైన శాస్త్ర గ్రంథము. ఇటువంటి గ్రంథము ప్రపంచములో మరియొకటి కానరాదనడం అతిశయోక్తి కాదు. ఏలైనా దీని గ్రంథకర్త అయిన శ్రీ శ్రీ శ్రీ వేదవ్యాస మహర్షుల వారు భగవత్ స్వరూపుడైన శ్రీకృష్ణుని ముఖతా మానవులనందరినీ పూర్వపూర్వ జన్మలయేందు తమచే చేయబడిన కర్మల ఫలముగా 4 వర్ణములుగా విభజించి ఆ వర్ణవ్యవస్థయను ధార్మిక పునాదులపై శ్రీమద్భగవద్గీత ఎనబడుచున్న మహావిశాలము మరియు సుదృఢమైన భవనమును నిర్మింపజేసి దానియందు అన్ని వర్ణములవారు తమతమ వర్ణధర్మములకు కట్టుబడి తమ స్వభావజనితమైన కర్మల నాచరించుచు సుఖజీవనము గడపుచు తుదకు క్రమక్రమముగా జన్మ మరణ రాహిత్య రూపమైన మోక్షస్థితిని పొందుటకు తగు వ్యవస్థను ఏర్పాటు చేసియున్నారు. అన్ని వర్ణముల వారికి వారివారి స్వభావ కారణముగా ఏర్పడిన గుణముల సమన్వయముననుసరించి విధించబడిన కర్మాధికారమునకు లోబడి ఫలాపేక్షలేక కర్మలు చేయుచూ తుదకు ఆ కర్మల ద్వారానే కలిగిన జ్ఞానబలంతో మోక్షస్థితిని పొందునట్లుగా ఏర్పాటు చేసియున్నారు. ఈ గ్రంథమునందు అన్ని వర్ణములకు చెందిన మానవులందరికీ మోక్షసిద్ధికి అవసరమగు మార్గములు చూపించియున్నాడు. ఆ కారణముగానే కర్మయోగము, భక్తియోగము, ధ్యానయోగము, సాంఖ్యయోగము అనగా జ్ఞానయోగము అను వివిధ యోగములు అనగా మోక్షమును కలిగించు మార్గములు పరస్పర విరోధము లేకుండా చూపెట్టబడినవి. అయితే గ్రంథం మొత్తములోనూ ధర్మాచరణము కంటే జ్ఞాన సంపాదనమే శ్రేయోదాయకమని చెప్పుచూ నిష్కామ కర్మయోగము ద్వారా మానవ సహజమైన కర్మను బహిష్కరించలేదు. భగవదర్పిత భావముతో అన్ని వర్ణముల వారు తమకు విధించబడిన కర్మాధికారముననుసరించి ఎటువంటి కర్మలు చేసినను ఆ కర్మల ఫలములైన పాపపుణ్యములు అనగా సుఖదుఃఖములు వారికి అంటవని మర్మగర్భితముగా చెప్పియున్నారు. పైగా అజ్ఞానము కారణముగా కర్మలయ్యండు మునిగియున్నవారికి నైష్కర్మీయ భావము అనగా శుద్ధ జ్ఞానరూపమైన అద్వైతతత్వమును బోధించరాదనియూ, బోధించినచో వారు చెడిపోవుదురనియూ, అందులకు గాను జ్ఞానైన వారులుగూడా ఆ యజ్ఞానులకు మార్గదర్శకత్వము లభించినట్లుగా నిష్కామభావముతో కర్మలు చేస్తూనే ఉండవలయునని, అందులకు శ్రీకృష్ణునినే ఉదాహరణముగా గ్రహించవచ్చునని వ్యాసులవారు బోధించియున్నారు. గీతయందు సారరూపముగా అద్వైతతత్వమును మోక్షమునకు సర్వశ్రేష్టమైన సాధనముగా బోధించిగూడా వర్ణగతమైన కర్మను వదలరాదని నొక్కి చెప్పియున్నారు. శ్రీ శంకరాచార్యులవారు తమ భాష్యము ద్వారా గీతరహస్యమును సర్వులకు సుబోధక మగునట్లుగా విశదీకరించియున్నారు. ఇప్పటికీ సుమారు 3000 సంవత్సరములకు పూర్వమే ఈ సర్వాంగపూర్ణము మరియు సర్వజనమోక్షదాయకము అయినటువంటి మయసభా ప్రాంగణమును పోలిన 13 శ్రీమద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం గ్రంథభవనము సర్వవిధ జనసముదాయమునకు సుఖదాయకముగా ఉండునట్లుగా నిర్మించబడినది. ఈ లోకం ఉన్నంతకాలం ఈ గ్రంథము పాతబడదు, దీని ఔన్నత్యము చెడదు. యుగయుగాల పర్యంతము ఈ గ్రంథం పఠనీయంగానే ఉంటుంది. దీనిని త్రోసివేయగల మరొక గ్రంథము రాదు, రాబోదు. సర్వవిధ ధర్మములకు ఈ గ్రంథము శత్రుదుర్భేద్యమైనటువంటి కోట వంటిది. అంతేకాదు ఈ గ్రంథము హిందూ ధర్మము యొక్క మహోన్నత్యమును, ఉదార స్వభావమును మరియు సర్వజనీనతను వేలాది నోళ్లతో లోకమునందు చాటుతూనే ఉంటుంది. అందువలననే అనగా ఈ గ్రంథరాజము యొక్క మహోన్నత్యము కారణముగానే నేటికీ సుమారు 5000 మంది మహాత్ములు ఈ గ్రంథమును తమతమ బుద్ధ్యాను సారముగా వ్యాఖ్యానించియున్నారు. అయినప్పటికీ శ్రీశ్రీశ్రీ జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారి భాష్యమునకు సరితుగగల వ్యాఖ్యానము ప్రకటితము కాలేదు. ఆ కారణముగానే ఆంధ్ర భాషా పరిచితులందరికీ శ్రీ శంకర భాష్యమును పరిచయము చేయు సద్భావముతో ప్రేరేపించబడిన వాడనే శ్రీమద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం అను నామముతో ఈ అనువాద కార్యమును చేసిన్నాను. ఇందు ఏవైన దోషములున్నచో అవన్నీ నా అజ్ఞానములముగా దొర్లినవేగాని శ్రీ శంకరులు వారివి కావని విన్నవించుకొనుచున్నాను. నాయందు దయించి నాదోషములను మన్నించి పండితులైన వారు ఆదోషములను నాకు తెల్పినచో తరువాతి ముద్రణకాలమందు తగురీతిగా సంస్కరించుకోగలవాడనని సవినయముగా ప్రార్థించుచున్నాను. కృతజ్ఞతలు అందరికంటే ముందుగా లోక కళ్యాణార్థము శ్రీశ్రీశ్రీ తిరుమలగిరిపై వేయించేసియున్న వెంకటేశ్వర స్వామివారు అప్రత్యక్షముగా తన మహిమచే లోకమును నడిపించుచూ ఈ గ్రంథ ప్రకాశమునకు 40,000 రూపాయలు తమ ప్రతినిధుల ద్వారా గ్రాంటుగా ఇచ్చినందులకు వారికి మరియు వారి ప్రతినిధులకు నా హృదయపూర్వక శతాధిక సర్వాంగదండ ప్రణామములు ఆచరించుచున్నాను. అట్లే నన్ను అత్యంత ప్రేమభావముతో తమ శిష్యునిగా స్వీకరించి గత 12 వత్సరములుగా నాకు అద్వైత విద్యను బోధించి నన్ను ఈ మహద్గ్రంథమును అనువదించగల సమర్థునిగా చేసి అట్లు చేయుటకు అన్ని విధముల ప్రోత్సహించుటేగాక నాచే అనువదించబడిన ఈ శంకర భాష్యం యథాతథం అను గ్రంథమునకు గ్రంథ ప్రవేశము వ్రాసి ఇచ్చిన నాగురుదేవులు ప్రణవాశ్రమాధిపతులు శ్రీ శ్రీ శ్రీ నిర్వికల్పానంద భారతీ స్వాముల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించుచున్నాను. అట్లే ఈ గ్రంథమును ప్రకాశింపజేయుటకు అవసరమైన అన్ని విధ కార్యములు శ్రమేణితలంచక పట్టుదలతో ప్రయత్నించిన రిటైర్డు చీఫ్ ఇంజనీరు శ్రీ కాజకృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఆ విధముగానే నేను కోరినంతనే అతి సంతోషంతో తన నాగేంద్ర ప్రెస్ నందు ఈ గ్రంథమును ఇంత చక్కగా అచ్చువేయించి ఇచ్చిన శ్రీ బాబురావు గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రణవాశ్రమము ఇట్లు అనువాదకుడు శ్రీ సదానంద భారతి. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 14. ఓం గురుపరంపరాభివందన. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహదభ్యో నమో గురుభ్యః. ఓం సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగరో బ్రహ్మేవాహమస్మి బ్రహ్మేవాహమస్మి. ఓం నమో నారాయణం పద్మభవం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వాక్తి కకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం.